యజమానాయ యజమానాయ యజమానాయాస్మాస్మై యజమానాయోరుర్యజమానాయాస్మాస్మై యజమానాయోరు యజమానాయోరుర్యజమానాయ యజమానాయోరు యజమానాయోరు రాజా రాజా రాజోరు రాజా కృధి కృధి రాజోరు రాజా కృధి రాజా కృధి కృధి రాజా రాజా కృధ్యధ్యధి కృధి రాజా రాజా కృధ్యధి కృధ్యధ్యధి కృధి కృధ్యధి దాత్రే దాత్రేధి కృధి కృధ్యధి దాత్రే దాత్రే దాత్రేధ్యధి దాత్రే వోచో వోచో దాత్రేధ్యధి దాత్రే వోచ దాత్రే వోచో వోచో దాత్రే దాత్రే వోచో ధిరణే ధిరణే వోచో దాత్రే దాత్రే వోచో ధిషణే ధిషణే ధిషణే వోచో వోచో ధిషణే వీడు వీడు ధిషణే వోచో వోచో ధిషణే వీడు ధిషణే వీడు వీడు ధిషణే ధిషణే వీడు సతి సతి వీడు ధిషణే ధిషణే వీడు సతి ధిషణే ధిషణే వీడు సతి సతి వీడు వీడు సతి వీడయే థాడయే థాగుం సతి వీడు వీడు సతి వీడయే థాడు ఇది వీడు సతి వీడయే థాడయే థాగుం సతి సతి వీడయే థామూర్జమూర్జం వీడయే థాగుం సతి సతి వీడయే థామూర్జం సతి సతి వీడయే థామూర్జమూర్జం వీడయే థాం వీడయే థామూర్జం తథా థాం తథా థామూర్జం వీడయే థాం వీడయే థామూర్జం తథా థామూర్జం తథా థాం తథా థామూర్జమూర్జం తథా థామూర్జమూర్జం తథా థామూర్జమూర్జం తథా థామూర్జం తథా థామూర్జమూర్జం తథా థాం తథా థామూర్జం మే మ ఊర్జం తథా థాం తథా థామూర్జం మే ఊర్జం మే మ ఊర్జమూర్జం మే భక్తం భక్తం మ ఊర్జమూర్జం మే ధత్తం మే ధత్తం ధత్తం మే మే ధత్తం మా మా ధత్తం మే మే ధత్తం మా ధత్తం ధత్తం మా వాం వాం మా ధత్తం ధత్తం మా వాం మా వాం వాం మా మా వాగుం హిగుం శిషగుం హిగుం శిషం వాం మా మా వాగుం హిగుం శిషం వాగో హిగో శిషగో హిగో శిషం వాం వాగో హిగో శిషం మా మా హిగో శిషం వాం వాగో హిగో శిషం మా హిగుం శిషం మా మా హిగుం శిషగుం హిగుం శిషం మా మా మా మా హిగుం శిషగుం హిగుం శిషం మా మా మా మా మా మా మా మా హిగో శిష్టగో హిగో శిష్టం మా మా మా మా హిగో శిష్టం మా హిగుం శిష్టగుం హిగుం శిష్టం మా మా హిగుం శిష్టం ప్రాక్ ప్రాక్ హిగుం శిష్టం మా మా హిగుం శిష్టం ప్రాక్ శిష్టం ప్రాక్ ప్రాక్ హిగుం శిష్టగో హిగుం శిష్టం ప్రాగ పాగ పాక్ ప్రాక్ హిగుం శిష్టగో హిగుం శిష్టం ప్రాగ పాక్ ప్రాగ పాగ పాక్ ప్రాక్ ప్రాగ పాగు దగు దగ పాక్ ప్రాక్ ప్రాగ పాగు దగు పాగు దగు దగ పాగ పాగు దగ ధరాగ ధరాగు దగ పాగ పాగు దగ ధరాగ ధరాగ ధరాగు దగు దగ ధరాక్తాస్తా ధరాగు దగు దగ ధరాక్తాస్తా ధరాగ ధరాక్తాస్వాదిశో దిశస్వాదిశో దిశస్వాదిశాదిశస్వాదిశాదిశో దిశ ఆధావంతు ధావంద్వాదిశో దిశ ఆధావంతు ఆధావంతు ధావంత్వాధావంపం బాంబ ధావంత్వాధావంపం బాధావంపం బాంబ ధావంతు ధావంపం బనిమ్యంబ ధావంతు ధావంపం బని అంబనిల్యం బాంబనిశ్వర స్వరణ్యం బాంబనిశ్వరాశ్వరస్వరనిశ్వరేతిశ్వరాయ్యే సోమ సోమతే యద్యత్రే సోమాే సోమ సోమతే సోమాదాభ్యమదాభ్యగో సోమతే సోమాదాభ్యం సోమాదాభ్యమదాభ్యగం సోమ సోమాదాభ్యం నామ నామాదాభ్యగం సోమ సోమాదాభ్యం నామాదాభ్యం నామ నామాదాభ్యమదాభ్యం నామ జాగృవి జాగృవి నామాదాభ్యమదాభ్యం నామ జాగృవి నామ జాగృవి జాగృవి నామ నామ జాగృవి తస్మై తస్మై జాగృవి నామ నామ జాగృవి తస్మై జాగృవి తస్మై తస్మై జాగృవి జాగృవి తస్మై దేతే తస్మై జాగృవి జాగృవి తస్మై దేతే తస్మై తస్మై తే సోమ సోమ తే తస్మై తస్మై తే సోమ సోమ సోమ తే సోమ సోమాయ సోమాయ సోమ తే సోమ సోమాయ సోమాయ సోమాయ సోమ సోమ సోమాయ స్వాహా స్వాహా సోమాయ సోమ సోమ సోమాయ స్వాహా సోమాయ స్వాహా స్వాహా సోమాయ సోమాయ స్వాహా హేతు స్వాహా వాచస్పతయే పదయే వాచో వాచస్పతయే పవస్వ పవస్వ పదయే వాచో వాచస్పతయే పవస్వ పదయే పవస్వ పవస్వ పతయే పదయే పవస్వ వాజిన్ వాజిన్ పవస్వ పతయే పతయే పవస్వ వాజిన్ పవస్వ వాజిన్ వాజిన్ పవస్వ పవస్వ వాజిన్ వృషా వృషా వాజిన్ పవస్వ పవస్వ వాజిన్ వృషా వాజిన్ వృషా వృషా వాజిన్ వాజిన్ వృషా వృష్ణో వృష్ణో వృషా వాజిన్ వాజిన్ వృషా వృష్ణ వృష్ణో వృష్ణో వృషా వృషా వృష్ణో అగోషుభ్యాం అగోషుభ్యాం వృష్ణో వృషా వృషా వృష్ణో అగోషుభ్యా

అన్విహిష్యన్వన్విహి స్వాహా స్వాహేష్యన్వన్విహి ఇంద్రవాయుభ్యామిస్ంద్రవాయుభ్యామస్ంద్రవాయుభ్యాంద్రవాయుభ్యామస్ంద్రవాయుభ్యాంద్రవాయుభ్యాం అశ్వినా వశ్వినా వేహే హాశ్వినా వశ్వినా వేహ

సమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్యమనాభ్య

గృహీత ఉపయామగృహీతోస్యగ్నజేస్ుపయామగృహీత ఇంద్రాగ్ని ఆగతం

నూతనాయోగ్రగం సహోదాగం సహోదా ముగ్రం నూతనాయ నూతనాయోగ్రగం సహోదాగం సహోదాగం సహోదాగం సహోదామిహ సహోదాగం సహోదామిహ సహోదామిహ సహోదాగం సహోదామిహతంతమిహ సహోదాగం సహోదామిహతంతమిహ హువేమ ేంద్రాయేంద్రాయేంద్రాయత్వా మరుత్వదే మరుత్వదే త్వేంద్రాయేంద్రాయత్వా మరుత్వదే మరుత్వదే మరుత్వదే త్వా మరుత్వద ఏష మరుత్వదే త్వా మరుత్వద ఏష మరుత్వద ఏష మరుత్వదే మరుత్వద ఏషదే ఏష మరుత్వదే మరుత్వద ఏషదే ఇంద్రేంద్రమరుత్వ ఇహ ఇంద్రాయేంద్రాయ స్వధమ్మదాయ మదాయ అనుష్

వీర్యాయ వీర్యాయోరు పృథు పృథురుర్వీర్యాయ వీర్యాయోరు పృథు గురు పృథు పృథురురు పృథుస్సుకృతృత పృథురురు పృథుస్సుకృత పృథుస్సుకృతృత పృథు పృథుస్సుకృత కర్తృభిస్సుకృత పృథు పృథుస్సుకృత కర్తృభిత కర్తృభిస్సుకృత కర్తృభిభూత్ కర్తృభిస్సుకృతృత కర్తృభిభూత కర్తృభిభూద్భూత్ కర్తృభిర్కర్తృభిర్భూతృభేది కర్తృభూదితి భూత్ ఉపయాం గృహీత ఉపయాం గృహీత స మహేంద్రాయ మహేంద్రాయాస్ుపయాం గృహీత ఉపయాం గృహీత స మహేంద్రాయామ గృహీత ఇుపయామ గృహీత మహేంద్రాయ మహేంద్రాయాస్ మహేంద్రాయ త్వా మహేంద్రాయాస్ మహేంద్రాయ మహేంద్రాయ త్వా మహేంద్రాయ మహేంద్రాయ మహేంద్రాయ మహేంద్రాయ ద్వైషేంద్రాయేతి మహేంద్రాయ మహేంద్రాయోనిస్తే తేజో నిర్మహేంద్రాయ నిర్మహేంద్రాయ మహేంద్రాయో నిర్యో నిర్మహేంద్రాయ త్వా మహేంద్రాయో నిర్యో నిర్మహేంద్రాయ మహేంద్రాయ త్వా మహేంద్రాయ మహేంద్రాయ మహేంద్రాయేతి మహా ఇంద్రాయ కదాచన కదా కదాచన దివ్యమృతమృతం దివి దేవానా

దేవభూరే ప్రతిష్టానస్సు ప్రతిష్టానో బృహదుక్షకుక్షే బృహత్ బృహదుక్షే నమో నమః ఉక్ష

ప్రేతృష్ణేర్భక్తృష్ణే ప్రేత అవేపయో వేపయ

ఊను ప్రతిచక్ష్యా ప్రతిచక్ష్యా నోను ప్రతిచక్ష్యా ప్రతిచక్ష్యా ప్రతిచక్ష్యానను ప్రతిచక్ష్యా భూతభూత్ ప్రతిచక్ష్యానను ప్రతిచక్ష్యా భూత ప్రతిచక్ష్యా భూతభూత్ ప్రతిచక్ష్యా ప్రతిచక్ష్యా భూదో ఓ అభూత్ ప్రతిచక్ష్యా ప్రతిచక్ష్యా భూదో ప్రతిచక్ష్యేది ప్రతిచక్ష్యా భూదో ఓ అభూత భూదో తేత ఓ అభూత భూదో తే తేత ఓ తేయంతియంతి తో తేయంతి ఓ ఇత్యో తేయంతియంతి తే తేయంతి ఏయంతి తే తేయంతి ఏయంతి యంతి అపదేష్ పరీషు ఏయంతి యంతి అపదేషు అపదేష్ పరేషు ఏ అపరేషు పశ్యాన్ పశ్యాన పరీషు ఏ అపరేషు పశ్యాన్ పరేషు పశ్యాన్ పశ్యాన పరేష్ పరీషు పశ్యాన్ నిధి పశ్యాన్ జ్యోతిష్మదీన్ జ్యోతిష్మదీన్ జ్యోతిష్మదీన్ వా సాధయామి సాధయామి జ్యోతిష్మదీన్ జ్యోతిష్మదీన్ వా సాధయామి సాధయామి సాధయామి జ్యోతిష్కృతం జ్యోతిష్కృతం సాధయామి సాధయామి జ్యోతిష్కృతం సాధయామి జ్యోతిష్కృతం జ్యోతిష్కృతం సాధయామి సాధయామి జ్యోతిష్కృతం ద్వాత్వా జ్యోతిష్కృతం సాధయామి సాధయామి జ్యోతిష్కృతం ద్వా జ్యోతిష్కృతం ద్వాత్వా జ్యోతిష్కృతం జ్యోతిష్కృతం ద్వా సాధయామి సాధయామి జ్యోతిష్కృతం జ్యోతిష్కృతం ద్వా సాధయామి జ్యోతిష్కృతమితి జ్యోతి కృతం సాధయామి సాధయామి సాధయామి జ్యోతిర్విదం జ్యోతిర్విదకం సాధయామి సాధయామి జ్యోతిర్విదం సాధయామి జ్యోతిర్విదం జ్యోతిర్విదకం సాధయామి సాధయామి జ్యోతిర్విదం ద్వాత్వా జ్యోతిర్విదకం సాధయామి సాధయామి జ్యోతిర్విదం ద్వా జ్యోతిర్విదం ద్వాత్వా జ్యోతిర్విదం జ్యోతిర్విదం ద్వా సాధయామి సాధయామి జ్యోతిర్విదం జ్యోతిర్విదం ద్వా సాధయామి జ్యోతిర్విదమితి జ్యోతి విదం సాధయామి సాధయామి సాధయామి భాస్వతి భాస్వతి సాధయామి సాధయామి భాస్వతి సాధయామి భాస్వతీం భాస్వతి గో సాధయామి సాధయామి భాస్వతీన్ ద్వాత్వా భాస్వతి గో సాధయామి సాధయామి భాస్వతీన్ ద్వా భాస్వతీన్ ద్వాత్వా భాస్వతీం భాస్వతీన్ ద్వా సాధయామి సాధయామి భాస్వతీం భాస్వతీన్ ద్వా సాధయామి ద్వా సాధయామి సాధయామి ద్వాత్వా సాధయామి జ్వలంతీం జ్వలంతీ గో సాధయామి ద్వాత్వా సాధయామి జ్వలంతీం సాధయామి జ్వలంతీం జ్వలంతీ గుం సాధయామి సాధయామి జ్వలంతీం ద్వాత్వా జ్వలంతీ గుం సాధయామి సాధయామి జ్వలంతీం ద్వా జ్వలంతీం ద్వాత్వా జ్వలంతీం జ్వలంతీం ద్వా సాధయామి సాధయామి జ్వలంతీం జ్వలంతీం ద్వా సాధయామి సాధయామి సాధయామి ద్వాత్వా సాధయామి మంగళా భవంతీం మంగళా భవంతీ గుం సాధయామి ద్వాత్వా సాధయామి మంగళా భవంతీ సాధయామి మల్మలా భవంతీం మల్మలా భవంతీ గుం సాధయామి సాధయామి మల్మలా భవంతీం ద్వాత్వా మల్మలా భవంతీ గుం సాధయామి సాధయామి మల్మలా భవంతీం ద్వా మల్మలా భవంతీం ద్వాత్వా మల్మలా భవంతీం మల్మలా భవంతీం ద్వా సాధయామి సాధయామి త్వా మల్మలా భవంతీం మల్మలా భవంతీం ద్వా సాధయామి మల్మలా భవంతీమితి మల్మలా భవంతీం సాధయామి సాధయామి త్వా సాధయామి దీప్యమానాన్ దీప్యమానాగం సాధయామి త్వా సాధయామి దీప్యమానా సాధయామి దీప్యమానాన్ దీప్యమానాగం సాధయామి సాధయామి దీప్యమానాన్ త్వా దీప్యమానాగం సాధయామి సాధయామి దీప్యమానాన్ త్వా దీప్యమానాన్ ద్వా దీప్యమానాన్ దీప్యమానాన్ ద్వా సాధయామి సాధయామి త్వా దీప్యమానాన్ దీప్యమానాన్ ద్వా సాధయామి త్వా సాధయామి సాధయామి త్వా సాధయామి రోచమానాగో రోచమానాగో సాధయామి త్వా త్వా సాధయామి రోచమానాం సాధయామి రోచమానాగో రోచమానాగో సాధయామి సాధయామి రోచమానాన్ త్వా రోచమానాగో సాధయామి సాధయామి రోచమానాన్ త్వా రోచమానాన్ త్వా త్వా రోచమానాగో రోచమానాన్ త్వా సాధయామి సాధయామి త్వా రోచమానాగో రోచమానాన్ త్వా సాధయామి సాధయామి సాధయామి త్వా సాధయామి యజస్రామజస్రాగం సాధయామి త్వా త్వా సాధయామి యజస్రా సాధయామజస్రామజస్రాగం సాధయామి సాధయామి యజస్రాన్ త్వాజస్రాగం సాధయామి సాధయామి యజస్రాన్ త్వాజస్రాన్ త్వాజస్రామజస్రాన్ త్వా సాధయామి సాధయామి త్వాజస్రామజస్రాన్ త్వా సాధయామి త్వా సాధయామి సాధయామి త్వా త్వా సాధయామి బృహజ్యోతిషం బృహజ్యోతిషం సాధయామి త్వా త్వా సాధయామి బృహజ్యోతిషం సాధయామి బృహజ్యోతిషం బృహజ్యోతిషం సాధయామి సాధయామి బృహజ్యోతిషం త్వా బృహజ్యోతిషం సాధయామి సాధయామి బృహజ్యోతిషం త్వా బృహజ్యోతిషం త్వా బృహజ్యోతిషం బృహజ్యోతిషం ద్వా సాధయామి సాధయామి త్వా బృహజ్యోతిషం బృహజ్యోతిషం ద్వా సాధయామి బృహజ్యోతిషమితి బృహద్ జ్యోతిషం త్వా సాధయామి సాధయామి త్వా త్వా సాధయామి బోధయంతీం బోధయంతీ గుం సాధయామి త్వా త్వా సాధయామి బోధయంతీం సాధయామి బోధయంతీం బోధయంతీ గుం సాధయామి సాధయామి బోధయంతీం త్వా త్వా బోధయంతీ గుం సాధయామి సాధయామి బోధయంతీం త్వా బోధయంతీం త్వా త్వా బోధయంతీం బోధయంతీం త్వా సాధయామి సాధయామి త్వా బోధయంతీం బోధయంతీం త్వా సాధయామి సాధయామి సాధయామి సాధయామి జాగ్రతీం జాగ్రతీం సాధయామి సాధయామి జాగ్రతీం జాగ్రతీం సాధయామి సాధయామి సాధయామి త్వా త్వా సాధయామి రుద్రం యజ్ఞా రుద్రగం రుద్రం యజ్ఞా నారుద్రందనిం నాతనిం నారుద్రం రుద్రందనిం నా పశుపతిం పశుపతింతనిం నా రుద్రగం రుద్రందనిం నా పశుపతిం పశుపతిం పశుపతింతనిం నాతనిం నా పశుపతి స్థూలహృదయేన స్థూలహృదయేన పశుపతింతనిం నాతనిం నా పశుపతి స్థూలహృదయేన పశుపతిగ్నుస్థూలహృదయేన స్థూలహృదయేన పశుపతిం పశుపతిగ్నుస్థూలహృదయేనాగ్నిమగ్నిగ్నుస్థూలహృదయేన పశుపతిం పశుపతిగ్నుస్థూలహృదయేనాగ్నిం పశుపతిమితి పశుపతిం స్థూలహృదయేనాగ్నిమగ్నిగ్నుస్థూలహృదయేన స్థూలహృదయేనాగ్నిగోహృదయేన హృదయేనాగ్నిగ్నుస్థూలహృదయేన స్థూలహృదయేనాగ్నిగోహృదయేన హృదయేనాగ్నిగోహృదయేన రుద్రగో రుద్రగో హృదయేనాగ్నిమగ్నిగోహృదయేన రుద్రం హృదయేన రుద్రగం రుద్రగం హృదయేన హృదయేన రుద్రం లోహితేన లోహితేన రుద్రగం హృదయేన హృదయేన రుద్రం లోహితేన రుద్రం లోహితేన లోహితేన రుద్రగం రుద్రం లోహితేన సర్వగం సర్వం లోహితేన రుద్రగం రుద్రం లోహితేన సర్వం లోహితేన సర్వగం సర్వం లోహితేన లోహితేన సర్వం మదస్నాభ్యా మదస్నాభ్యాగం సర్వం లోహితేన లోహితేన సర్వం మదస్నాభ్యా సర్వం మదస్నాభ్యాం మదస్నాభ్యాగం సర్వగం సర్వం మదస్నాభ్యాం మహాదేవం మహాదేవం మదస్నాభ్యాగం సర్వగం సర్వం మదస్నాభ్యాం మహాదేవం మదస్నాభ్యాం మహాదేవం మహాదేవం మదస్నాభ్యాం మదస్నాభ్యాం మహాదేవం అంతఃపాశ్వేన మహాదేవం మనస్నాభ్యాం మదస్నాభ్యాం మహాదేవం అంతఃపాశ్వేన మహాదేవం అంతఃపాశ్వేన అంతఃపాశ్వేన మహాదేవం మహాదేవం అంతఃపాశ్వేన ఓజస్థాన ఓజస్థాన అంతఃపాశ్వేన మహాదేవం మహాదేవం అంతఃపాశ్వేన ఓజస్థాన మహాదేవమితి మహాదేవం అంతఃపాశ్వేన ఓజస్థానమోజస్థానమంతఃపాశ్వేన అంతఃపాశ్వేన ఓజస్థానగో సింగీరగోశ్యాభ్యాగో సింగీరగోశ్యాభ్యామోజస్థానమంతఃపాశ్వేన అంతఃపాశ్వేన ఓజస్థానగో సింగీరగోశ్యాభ్యాం అంతఃపాశ్వేనేత్యంతః పాశ్వేన ఓజస్థానగో సింగీరగోశ్యాభ్యాగో సింగీరగోశ్యాభ్యామోజస్థానమోజస్థానగో ష్టాష్టవృత్రహన్ వృత్రహన్ తిష్టాష్టవృత్రహన్ వృత్రహన్ తిష్టవృత్రహన్ రథగం రథం వృత్రహన్ తిష్టతిష్టవృత్రహన్ రథం వృత్రహన్ రథగం రథం వృత్రహన్ వృత్రహన్ రథం యుక్తయుక్తారథం వృత్రహన్ వృత్రహన్ రథం యుక్తాహన్ని వృత్రహన్ రథం యుక్తయుక్తారథగం ఇంద్రమింద్రమిద్ధరీ హరి ఇదింద్రమింద్రమిద్ధరీ ఇద్ధరీ హరి ఇదిద్ధరీ వహతో వహతో హరి హరి వహతో

స్యోనాస్మై సుషదా సుషదాస్మై స్యోనాస్మై సుషదాస్మై సుషదా సుషదాస్మా అస్మై సుషదా భవ సుషదా స్మా అస్మై సుషదా భవ సుషదా భవ సుషదా సుషదా భవ యక్ష సుషదా భవ యక్ష సుషదే సు సదా భవ యక్ష యక్ష భవ స్మై శర్మ శర్మాస్మై శర్మ సప్రథాస్మై శర్మ సప్రథాశర్మ ఇంద్రేంద్ర సగణ సగణ ఇంద్రేంద్ర సగణ మరుద్భిర్ మరుద్భిర్ సగణ సగణ మరుద్భిర్ సోమగో సోమం మరుద్భిర్ సగణ సగణ మరుద్భిర్ జగతస్థుషశ్చ స్థుషస్థుషస్థుషస్థుషశ్చ ఇతి జాగ్నేన యలయాగ్నే ब्राह्मणं ब्राह्मणं नयन्ति सुविता सुविता नयन्ति ब्राह्मणं నయంతేర్బ్రాహ్మణం బ్రాహ్మణం నయంతేర్నయంతేర్బ్రాహ్మణమద్యాద్య బ్రాహ్మణం నయంతేర్నయంతేర్బ్రాహ్మణమద్యా బ్రాహ్మణమద్యాద్య బ్రాహ్మణం బ్రాహ్మణమద్య రాధ్యాసము రాధ్యాసమద్య బ్రాహ్మణం బ్రాహ్మణమద్య రాధ్యాసం మధ్య రాధ్యాసకం రాధ్యాసమద్యాద్య రాధ్యాసమృషమృషకం రాధ్యాసమద్యాద్య రాధ్యాసమృషం రాధ్యాసమృషమృషకం రాధ్యాసకం రాధ్యాసమృషి మారుషేయ మారుషేయ మృషకం రాధ్యాసకం రాధ్యాసమృషి మారుషేయం మృషి మారుషేయ మారుషేయ మృషి మృషి మారుషేయం విద్రమంతం విద్రమంత మారుషేయ మృషి మృషి మారుషేయం విద్రమంతం మారుషేయం విద్రమంతం విద్రమంత మారుషేయ మారుషేయం విద్రమంతం వైద్రమత్యం వైద్రమత్యం విద్రమంత మారుషేయ మారుషేయం విద్రమంతం వైద్రమత్యం విద్రమంతం వైద్రమత్యం వైద్రమత్యం విద్రమంతం విద్రమంతం వైద్రమత్యగో సుధాతు దక్షిణగో సుధాతు దక్షిణం వైద్రమత్యం విద్రమంతం విద్రమంతం వైద్రమత్యగో సుధాతు దక్షిణం విద్రమంతమితి విద్రమంతం వైద్రమత్యగో సుధాతు దక్షిణగో సుధాతు దక్షిణం వైద్రమత్యం వైద్రమత్యగో సుధాతు దక్షిణం వి సుధాతు దక్షిణం వైద్రమత్యం వైద్రమత్యగో సుధాతు దక్షిణం వి వైద్రమత్యమితి వైద్రమత్యం సుధాతు దక్షిణం వి సుధాతు దక్షిణగో సుధాతు దక్షిణం వి సువస్సు వర్వి సుధాతు దక్షిణగో సుధాతు దక్షిణం వి సువ సుధాతు దక్షిణమితి సుధాతు దక్షిణం విశువస్సు వర్వి విశువ పశ్య పశ్యసు వర్వి విశువ పశ్య పశ్య పశ్యసు వస్సు పశ్య వివిపశ్యసు వస్సు పశ్య వివిపశ్యంతరిక్షమంతరిక్షం సగ్గుస్కృతం

నో అత్ర వరివో వరివో అత్ర నో నో అత్ర వరివహ అత్ర వరివో వరివో అత్ర వరివక్ృణోతు కృణోతు వరివో అత్ర వరివక్ృణోతు వరివక్ృణోతు వరివో వరివక్ృణోత్వన్వను కృణోతు వరివో వరివక్ృణోత్వను కృణోత్వన్వను కృణోతు కృణోత్వను మార్స్టు మార్ష్మను కృణోతు కృణోత్వను మార్స్టు మార్స్టు మాష్మన్వను మార్స్టు తనువస్తనువో మాష్మన్వను మార్స్టు తనువహ మార్స్టు తనువస్తనువో మార్స్టు మార్స్టు తనువో యద్యత్తనువో మార్స్టు మార్స్టు తనువోజతో తనువో యద్యత్తనువస్తనువో యద్విలిష్టం విలిష్టం యత్తనువస్తనువో యద్విలిష్టం యద్విలిష్టం విలిష్టం యద్యద్విలిష్టం విలిష్టమితి విలిష్టం ప్రయతి ప్రయతి ప్రయతి ప్రయతి త్వా ప్రయతి యజ్ఞే యజ్ఞే ప్రయతి త్వా ప్రయతి యజ్ఞే ప్రయతి యజ్ఞే యజ్ఞే ప్రయతి ప్రయతి యజ్ఞే అస్మిన్ అస్మిన్ యజ్ఞే ప్రయతి ప్రయతి యజ్ఞే అస్మిన్ అస్మిన్ అస్మిన్ యజ్ఞే యజ్ఞే అస్మిన్నగ్నే యజ్ఞే అస్మిన్ యజ్ఞే యజ్ఞే అస్మిన్నగ్నే అస్మిన్నగ్నే యజ్ఞే అస్మిన్ అస్మిన్నగ్నే హోతారకం హోతారమగ్నే అస్మిన్ అస్మిన్నగ్నే హోతారం అగ్నే హోతారకం హోతారమగ్నే అగ్నే హోతారమవృణీమహ్య వృణీమహి హోతారమగ్నే అగ్నే హోతారమవృణీమహి హోతారమవృణీమహ్య వృణీమహి హోతారకం హోతారమవృణీమహి హే హా వృణీమహి హోతారకం హోతారమవృణీమహి హా వృణీమహి హే హా వృణీమహ్య వృణీమహి హా ఇహే దీహా అర్ధగయాడయా రుధగృధగయా రుధగృధగయా రుధగృధగయా రుధగు అయాృధగృధగయాడయా ఉపయాహి విద్వాన్ విద్వాన్ యాహ్యుపోపయాహి విద్వాన్ యాహి విద్వాన్ విద్వాన్ యాహి విద్వాన్ స్వగావోదేవాదేవాస్వగావోదేవాతి స్వాదేవాదేవాగోవోదేవాస్తదనగోసదనం దేవాగోవోదేవాస్తదనం దేవాస్తదనగోసదనం దేవాదేవాస్తదనమ కర్మ కర్మ సదనమ కర్మ సదన గోసదనమ కర్మ ఏ అకర్మ సదన గోసదనమ కర్మ ఏ అకర్మ ఏ అకర్మ కర్మయ ఆ జగ్మా జగ్మయే అకర్మ కర్మయ ఆ జగ్మా ఆ జగ్మా జగ్మయే ఆ జగ్మ సవనా ఆ జగ్మ సవనా సవనా జగ్మా జగ్మ సవనేదమిద గో సవనా జగ్మా జగ్మ సవనేదం ఆ జగ్మేద్యా జగ్మా సవనేదమిద గో సవనా సవనేదం జుషాణా జుషాణా ఇద గో సవనా సవనేదం జుషాణా ప్రేరయస్వే అగ్నే అగ్నే స్వే అగ్నే స్వే అగ్నే సభస్

ప్రతిపాదే ప్రతి ప్రతిదే జిహ్వా జిహ్వాదే ప్రతిపాదే జిహ్వా ఘృతం ఘృతం జిహ్వా జిహ్వా ఘృతమృతం జిహ్వా జిహ్వా ఘృతముతు ఘృతముచ్చరణ్యేచ్చరణ్యేదుచ్చరణ్యే సముద్రే సముద్రే చరణ్యే దుచ్చరణ్యే సముద్రే సముద్రే సముద్రే చరణ్యే చరణ్యే సముద్రే తే సముద్రే చరణ్యే సముద్రే తే హృదయగం హృదయం తే సముద్రే సముద్రే తే హృదయం హృదయగం హృదయం తే హృదయమప్స్వప్సు హృదయం తే హృదయమప్సు హృదయమప్స్వప్సు హృదయగం హృదయమప్స్మందరంతరప్సు హృదయగం హృదయమప్స్మందరంతరప్స్వాసగం సంత్వా విశంతు విశంతు త్వాసగం సంత్వా విశంతు ఔషధయ ఔషధయ ఆప ఔషధయ సంతు సంతోషయ ఔషధయ సంతు దుర్మిత్రా దుర్మిత్రా సంతోషయ ఔషధయ సంతు దుర్మిత్రా దుర్మిత్రా దుర్మిత్రా సంతు సంతు దుర్మిత్రా తస్మై దుస్మై దుర్మిత్రా సంతు సంతు దుర్మిత్రా తస్మై భూయాదు భూయాదు తస్మై దుర్మిత్రా దుర్మిత్రా తస్మై భూ

సగో సగో సృజ వర్చస వర్చస వర్చస వర్చస వర్చసేతి వర్చస హృదా హృదా కీర్ణా కీర్ణా హృదా హృదా కీర్ణా కీర్ణా కీర్ణా హృదా హృదా కీర్ణా మన్యమానో మన్యమాన కీర్ణా హృదా హృదా కీర్ణా మన్యమాన కీర్ణా మన్యమానో మన్యమాన కీర్ణా కీర్ణా మన్యమానో మర్త్యమర్త్యం మన్యమాన కీర్ణా కీర్ణా మన్యమానో మర్త్యం మన్యమానో మర్త్యమర్త్యం మన్యమానో మన్యమానో మర్త్యం మర్త్యో మర్త్యో మర్త్యం మర్త్యో మర్త్యో అమర్త్యమర్త్యం మర్త్యో జోహవీమి జోహవీమి మర్త్యో అమర్త్యమర్త్యం మర్త్యో జోహవీమి జోహవీమి జోహవీమి మర్త్యో మర్త్యో జోహవీమి జోహవీమి జోహవీమి జాతవేదో యశో యశో జాతవేదో జాతవేదో యశో అస్మాస్మాసు యశో జాతవేదో జాతవేదో యశో అస్మాసు జాతవేదో ఇది జాత యశో అస్మాస్మాసు యశో యశో అస్మాసు దేహి దేహ్యస్మాసు యశో యశో అస్మాసు దేహి అస్మాసు దేహి దేహ్యస్మాస్మాసు దేహి ప్రజాభిః ప్రజాభిర్ధేహ్యస్మాస్మాసు దేహి ప్రజాభిః దేహి ప్రజాభిః ప్రజాభిర్ధేహి దేహి ప్రజాభిరగ్నే అగ్నే ప్రజాభిర్ధేహి దేహి ప్రజాభిరగ్నే ప్రజాభిరగ్నే అగ్నే ప్రజాభిః ప్రజాభిరగ్నే అమృతమగ్నే ప్రజాభిః ప్రజాభిరగ్నే అమృతత్వం ప్రజాభిరితి ప్రజాభిః అగ్నే అమృతత్వం అమృతత్వమగ్నే అగ్నే అమృతత్వమ శ్యామ శ్యామమృతత్వమగ్నే అగ్నే అమృతత్వమ శ్యామృతత్వమ శ్యామ శ్యామమృతత్వమృతత్వమ శ్యామృతత్వమిత్యమృతత్వం శ్యామిత్యస్యాస్మై జాతవేదో జాతవేద సుకృతే సుకృతే జాతవేద ఉ జాతవేద సుకృతే సుకృతే జాతవేద ఉ జాతవేద ఉపజాతవేదో జాతవేద ఉలోకం లోకము జాతవేదో జాతవేద ఉలోకం జాతవేద ఇది జాత లోకం లోకముపలోకమగ్నే అగ్నే లోకముపలోకమగ్నే లోకమగ్నే అగ్నే లోకం లోకమగ్నే కృణవ కృణవో అగ్నే లోకం లోకమగ్నే కృణవ అగ్నే కృణవ కృణవో అగ్నే అగ్నే కృణవ శ్యోనగ్న శ్యోనం కృణవో అగ్నే అగ్నే కృణవ శ్యోనం కృణవ శ్యోనం శ్యోనమితి శ్యోనం అశ్విన గుంసో అశ్విన అశ్విన గుంస పుత్రిణం పుత్రిణ గుంసో అశ్విన అశ్విన గుంస పుత్రిణం సప్తపుత్రిణం పుత్రిణ గుంస పుత్రిణం వీరవంతం వీరవంతం పుత్రిణ గుంస పుత్రిణం వీరవంతం పుత్రిణం వీరవంతం వీరవంతం పుత్రిణం పుత్రిణం వీరవంతం గోమంతం గోమంతం వీరవంతం పుత్రిణం పుత్రిణం వీరవంతం గోమంతం వీరవంతం గోమంతం గోమంతం వీరవంతం వీరవంతం గోమంతగం రజగం రజం గోమంతం వీరవంతం వీరవంతం గోమంతగం రజం వీరవంతమితి వీరవంతం గోమంతకం రజగం రజం గోమంతం గోమంతకం రజన్న సదే నసదే రజం గోమంతం గోమంతకం రజన్న సదే గోమంతమితి గోమంతం రజన్న సదే నసదే రజగం రజన్న సదే స్వస్తి స్వస్తి నసదే రజగం రజన్న సదే స్వస్తి నసదే స్వస్తి స్వస్తి నసదే నసదే స్వస్తి స్వస్తి స్వస్తి ద్వేషు సుత్వే ద్వేషు పుత్ర పుత్ర సుత్వే ద్వేషు పుత్ర పుత్ర పుత్ర సుసు పుత్ర శవసః శవసః పుత్ర సుసు పుత్ర శవసః శవసః పుత్రపుత్రశవసోవృత్రన్ కామకాతయః కామకాతయో వృత్రం శవసశవసోవృత్రం కామకాతయః వృత్రం కామకాతయః కామకాతయో వృత్రన్న వృత్రం కామకాతయః కామకాతయ ఇది కామకాతయః త్వామింద్రేంద్రత్వామింద్రాతి ఉక్తే సోమ స్తోమ ఉక్త ఉక్త ఉక్త ఉక్తే సోమ ఇంద్రమింద్రగో సోమ ఉక్త ఉక్త ఉక్త ఉక్తే సోమ ఇంద్రం సోమ ఇంద్రమింద్రగో సోమ సోమ ఇంద్రం మమాద మమాదేంద్రగో సోమ సోమ ఇంద్రం మమాద ఇంద్రం మమాద మమాదేంద్రమింద్రం మమాద నీచే నీచే నీచే నీచే మమాదేంద్రమింద్రం మమాద నీచే నీచే మమాద నీచే నీచే నీచే నీచే మమాద మమాద నీచే నీచే మఘవానం మఘవానం నీచే నీచే మమాద మమాద నీచే నీచే మఘవానం నీచే నీచే మఘవానం మఘవానం నీచే నీచే నీచే నీచే మఘవానకం సుతాసుతాసో మఘవానం నీచే నీచే నీచే నీచే మఘవానకం సుతాసః నీచే నీచ ఇది నీచే నీచే

ఋగ్వేద తైత్తిరీయ శాఖాయాం ప్రథమకాండే చతుర్థ ప్రశ్నస్య ఘనపారాయణ సమాప్తః.